చక్కని దేవుడు, బహు చక్కని దేవుడు, అల విష్ణు దేవుడు, అందరి దేవుడు, చల్లని దేవుడు, బహు చక్కని దేవుడు, అల విష్ణు దేవుడు, అందరి దేవుడు. తొలి దేవుడు తాను, మలి దేవుడు తాను, మహిమలు చూపి మహినిగా చేను. తొలి దేవుడు తాను, మలి దేవుడు తాను, మహిమలు చూపి మహినిగా చేను. మహిమనోహరుడు మహితాత్ముడు తాను, మహిలోన వేరొకని వెతుకగా కనలేము. మహిమనోహరుడు మహితాత్ముడు తాను, మహిలోన వేరొకని వెతుకగా కనలేము. చల్లని దేవుడు, బహు చక్కని దేవుడు, అల విష్ణు దేవుడు, అందరి దేవుడు. చల్లని దేవుడు, బహు చక్కని దేవుడు, అల విష్ణు దేవుడు, అందరి దేవుడు. మాయా మర్మములు ఎరుగడు తాను, మాయను తొలగించే మర్మము చేయును. మాయా మర్మములు ఎరుగడు తాను, మాయను తొలగించే మర్మము చేయును. మానస విభుడు సకుడు మనసుల నెల ఉండు, మాయా చోరుడు అందరి దేవుడు. మానస విభుడు సకుడు మనసుల నెల ఉండు, మాయా చోరుడు అందరి దేవుడు. చల్లని దేవుడు, బహు చక్కని దేవుడు, అల విష్ణు దేవుడు, అందరి దేవుడు. చల్లని దేవుడు, బహు చక్కని దేవుడు, అల విష్ణు దేవుడు, అందరి దేవుడు. సాయుజ్యమునిచ్చే సరసిజనయనుడు, సహవాసము చేసిన సంకటహరుడు. సాయుజ్యమునిచ్చే సరసిజనయనుడు, సహవాసము చేసిన సంకటహరుడు. సన్నిధి మన పాలిటి పాశ విముక్తుడు, చల్లని చూపే ఎనలేని దీప్తి. సన్నిధి మన పాలిటి పాశ విముక్తుడు, చల్లని చూపే ఎనలేని దీప్తి. చల్లని దేవుడు, బహు చక్కని దేవుడు, అల విష్ణు దేవుడు, అందరి దేవుడు. చల్లని చక్కని దేవుడు అల విష్ణుదేవుడు.